భూమి గుండ్రంగా ఉంది. పుస్తకం 10వ భాగం. ఆవల అతనికి మరో మహాసముద్రం కనిపించింది. ప్రశాంత వాతావరణంలో ఆ కడలి మీద కొన్ని వారాల పాటు పయనించాడు. ఈ కొత్త కడలికి పసిఫిక్ ఓషన్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఈ సముద్రం పసిఫిక్ అంటే ప్రశాంతంగా, అలజడి లేకుండా కనిపించింది. పసిఫిక్లో కూడా నిజానికి ఎన్నో తుఫానులు చెలరేగుతూనే ఉంటాయి, అయినా ఆ పేరే నిలిచింది. మెఘాలయంకి పసిఫిక్ మహాసముద్రం బృహత్తరంగా ఖాళీగా కనిపించింది. నేల ఆచూకీ కనిపించకుండా 99 రోజులు ప్రయాణించారు. ఓడలలో నావిక దళం తిండి నీరు కరువై కొనవూపిరితో ఉన్న తరుణంలో గువాం అనే ద్వీపం చేరుకుని కాస్తంత స్వాంతన పొందింది. అక్కడి నుండి మళ్ళా పయనమై ఓడలు ఫిలిప్పీన్ ద్వీపాలను చేరుకున్నాయి. అక్కడ మెఘాలయన్ ప్రాంతీయులతో తగాదా పడి చనిపోయాడు. తక్కిన పర్యాటక బృందం ఇంకా ముందుకు సాగింది. చివరికి 1522లో 3 సముద్రయాత్ర తరువాత స్పెయిన్ చేరుకుంది. బయలుదేరిన 5 ఓడలలో 1 మాత్రమే తిరిగి వచ్చింది. దానిమీద 18 మాత్రమే మిగిలారు. భూమిని ప్రదక్షిణం చేసి వచ్చిన మొట్టమొదటి బృందం మెఘాలయన్ పర్యాటక బృందం. భూగోళం ఎంత సువిస్తారమైనది అన్న విషయం మీద అతడి యాత్రాపత్రికలే బలమైన ధృవపత్రాలు. 1800 క్రితం నేల మీద నీడను కొలిచి భూమి వ్యాసం కొలిచిన ఎరటోస్థనీస్ అంచనాయే సరైనదని తేలింది. భూమి చుట్టుకొలత 25,000 మైళ్ళు. భూమి ఇంకా చిన్నది అని తలపోసిన టోలమీ తదితరులు పొరబడ్డారు. భూమి చాలా చిన్నది అన్న భావన ఆధారంగానే కొలంబస్ పశ్చిమంగా ప్రయాణించడం సమంజసం అని నమ్మాడు. అదే జరగకపోయింటే అమెరికాల ఆవిష్కరణకి ఇంకా ఎంతో కాలం పట్టేది. పొరపాట్లు కూడా ఒక్కోసారి మంచి చేస్తాయి. భూమి ఆకృతి ఏమిటి అన్న ప్రశ్నకి మెఘాలయన్ యాత్ర సమాప్తి కాదు. 1961లో వ్యోమగాములు భూమి చుట్టూ ప్రదక్షిణం చేశారు. భూమి నుండి ఎంతో ఎత్తున ఎంతో దూరంలో ప్రదక్షిణం చేయడం ప్రారంభించారు. 1969 కల్లా మానవుడు చంద్రమండలాన్ని చేరుకున్నాడు. ఖగోళంలో ఎంతో దూరం నుండి మనిషి భూమిని చూడగలిగాడు. అది ఇంపుగా గుండ్రంగా కనిపించింది. అక్కడి నుంచి తీసిన చిత్రాలు తరువాత భూమి మీద అందరూ చూసి ఆ సత్యాన్ని నిర్ధారణ చేసుకున్నారు. భూమి గుండ్రంగానే ఉంది. 25 క్రితం తారాపథాన్ని, ఓడల గతులని, గ్రహణాలని పరిశీలించి తర్కించి తేల్చిన విషయం పరమసత్యం అని తేలింది. భూమి గుండ్రంగా ఉంది అనే పుస్తకం సమాప్తం.